సత్వగుణము. సత్వం విశుద్ధం జలవత్తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్రాత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయత్యర్క ఇవాఖిలం జడం. 119. విశుద్ధం పరిశుద్ధమైనదేయైనను సత్వం సత్వగుణము జలవత్ జలమువలే యద్యపి తథాపి అదైనను తాభ్యాం అరెండింటితో మిలిత్వా కలిసియే శరణాయ సంసారమునకే కల్పతే సమర్థ మగుచున్నది. యత్ర దీనియందు ఆత్మబింబః ఆత్మబింబము పత్వగుణము. 181. ప్రతిబింబితః సన్ ప్రతిబింబించినదై అక్క అహ ఇవ సూర్యుడు వలే అఖిలం సమస్తమైన జడం జడపదార్థమును ప్రకాశేతి ప్రకాశింపజేయును. ముందు తథాపి అనియుండుటచే మొదట యద్యపి అని చేర్చవలెను. స్వభావముచే జలము నిర్మలమైనట్లే సత్వగుణము గూడా నిర్మలమైనదే ఏనను ఆ రజస్తమోగుణములతో కలిసి సంసార హేతువగుచున్నది. యత్ర ఇత్యాది వాక్యముచే ఆ సత్వము యొక్క పరిశుద్ధత్వమును స్పష్టీకరించుచున్నాడు. ఆత్మబింబః ఆత్మయే ముఖాదికమువలే బింబము నిర్మలమగు ఆకాశమున మేఘనక్షత్ర సహిత మగు ఆకాశము ప్రతిబింబించినట్లును నిర్మలమగు అద్దమునందు ముఖము ప్రతిబింబించినట్లును ఆత్మశుద్ధమగు సత్వమునందు ప్రతిబింబించి నిర్మలనుగు అద్దమునందు ప్రతిబింబించిన సూర్యుడు వలె అఖిలం జడం సమస్తమగు అనాత్మ పదార్థమును ప్రకాశేతి తెలియబడిన స్వరూపము కలదానినియా చేయుచున్నాడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వము వలన జ్ఞానము కలుగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఈ దేహమునందలి అన్ని ద్వారములెందును ఎప్పుడు ప్రకాశము జ్ఞానము కలుగునో అప్పుడు సత్వము వృద్ధి పొందనదని గ్రహింపవలెను అని స్మృతివాక్యము. అవ రజస్తమోగుణములున్నను వాటిచే తిరస్కరింపబడని సత్వము యొక్క గుణములను చెప్పుచున్నాడు. సస్య భవంతి ధర్మ స్వమానితాద్య నియమాయమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ వీచ సంపత్తిరసన్ని వృత్తి అహ. 120. శ్రీవివేక చూడామణి. అమానితాద్యాః అమానిత్వము మొదలగునవియు యమాద్యాః యమము మొదలైనవియు నియమాః నియమములు శ్రద్ధాః శ్రద్ధము భక్తిశ్చ భక్తియు ముముక్షుతో మోషేచ్ఛ దైవి సంపత్త్యః దైవ సంపద అసన్నివృత్తి అహ అసుర సంపన్ని వృత్తియు మిశ్రస్య మిశ్రమమైన సత్వస్య సత్వగుణము యొక్క ధర్మాః అధర్మములుగా భవంతి అగుచున్నవి. మిశ్రస్య ఏమాత్రము తమోగుణ సంపర్కము లేనిదియు కొంచెము రజోగుణమిశ్రితమును అగు సత్వముయొక్చ ఆ రెండింటి చేత సత్వము అభిభూతమైనచో చెప్పనున్న గుణములుండుటకు వీలులేదు. తుశబ్దము మిగిలిన రజస్తమోగుణములను వాటిచే అభిభూతమగు సత్వగుణమును వ్యావర్తింపజేయును అనగా వాటికి ఈ ధర్మములుండవు. అమానితాద్యార్హ ఏ అదంభిత్వాదులకు అమానిత్వము మొదటనున్నదో అట్టి గీతోకములగు ధర్మములు. అమానిత్వముదంభిత్వ మహింసాక్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ ఇంహ్యార్థేషు వైరాగ్య మనహంకార ఏవచ జన్మమురు తిజరా వ్యాధిదుఖదోషానుదర్శనం అసక్తి రణభిష్వంగః పుత్రదార్గుహాదిపు నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టా పపత్తిషు మయి చానన్యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశసేవిత్వ మరతి జనసంసది అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం వాస్తవముగా తనయందున్నవి లేదా లేనివి అగు తాను శ్లాఘించుకొనుట మానిత్వము అది అమానిత్వము. కీర్తి కొరకు లేదా పూజ కొరకు తను రెండు గుణములను బట్టి తనను లేకపోవుట చేయు ధర్మమును ప్రకటింపజేసుకొనుట దంభము అది లేకుండుట అదంభిత్వము. 182. సత్వగుణము 18. మనోవాక్యాయములచే పరపీడను చేయకుండుట అహింస ఇతరులు అవమానించుచున్నను వారి విషయమున చిత్తవికారమేమియూ లేకుండుట క్షాంతి. మనోవాక్కాయములలో ఒక విధముగు ప్రవృత్తియుండుట అర్జవము. నమస్కరించుట, ప్రశ్నించుట, సేవ చేయుట మొదలగు వాటిచే ఆచార్యుని అనుసరించుట ఆచార్యోపాసనము. మట్టిచేతను జలముచేతను బాహ్యమలములను మైత్యాదివాసన చేతను విషయదోషములను చూచుటయందు అభ్యాసము చేతను రాగాదులగు అంతర్మలములను క్షాళన చేసుకుని బయటను లోపలను కూడా శుచిగా ఉండుట శౌచము. ముక్తిని సాధించుటకై ప్రయత్నించినప్పుడు విఘ్నములు వచ్చినను ఆ ప్రయత్నము వీడక మాటిమాటికిని అధిక ప్రయత్నము చేయుట స్థైర్యము. ఆత్మశబ్దవాచ్యమగు దేహేంద్రియాధికమును దానికి గల మోక్ష సాధనమునకు ప్రతికూలముగనుండుట అనెడు స్వభావమును తొలగించి అందులకు అనుకూలముగనుండునట్లు ఉంచుకొనుట ఆత్మవిగ్రహము. ఇన్హియాధ్యేషు చూడబడుచున్నవి వినబడినవి అగు శబ్దస్పర్శరుపాదులయందు వైరాగ్యము. అనహంకార నేనే అందరికంటెనూ గొప్పవాడను అనెడు గర్వము లేకుండుట గర్భవాసము చేసి గర్భవాసయోని ద్వారా బయటకు వచ్చుట జన్మ సకల మర్మస్థానముల భేదనము మృత్యువు. బుద్ధిబల తేజస్సులు నశించి అందరి తిరస్కారమునకు పాత్రమగు అవస్థ జర. జ్వరాదులు వ్యాధులు అనిష్ట ప్రాప్తి ఇష్టవియోగము వలన కలిగిన ఆధ్యాత్మికాది దుహకములు వాతపిత్త శ్లేష్మములు మలమూత్ర దుర్గంధాది రూపములు అయిన దోషములు. ఈ జన్మాదుల అనుదర్శనం పునఃపునరాలోచనము. అసత్యహ పుత్రాదులపై ప్రేమను విడుచుట. వారియందు అనభిష్వంగహ వారికి సుఖముగాని దుహఖముగాని కలిగినప్పుడు నేనే సుఖవంతుడను నేనే దుహఖవంతుడను అను అధ్యాస లేకుండుట ఇష్టానిష్టముల అపపత్తిషు ప్రాప్తియందు ఎల్లప్పుడును ఏ 184 శ్రీ వివేక చూడామణి నమచిత్తత్వం హర్ష విషాదములు లేకుండుట. అనన్యోగేన భేదరహితమగు సమాధిచే నేనే భగవంతుడగు వాసుదేవుడను అను నిశ్చయముచే స్వాత్మభూతుడనగు నా విషయమున తిరుగులేని భక్తి వివిక్త సేవిత్వం పరిశుద్ధము మనస్సునకు ప్రసాదమును కలిగించు నదియు అగు ఏ ప్రదేశమున్నదో దానిని సేవించుట. విషయాభిలాషు లఘు జనుల సముదాయమునందు ఆసక్తి లేకపోవుట. ఆత్మను గూర్చి ప్రవర్తించు ఆత్మానాత్మ వివేక జ్ఞానము అధ్యాత్య జ్ఞానము దానియందు నిత్యత్వం స్థరముగనుండుట. ఎల్లప్పుడునూ త్వంపదార్థమును శోధించుటియందే ఆసక్తి అని యర్థము. ఏలైన పదార్థ వివేకము చేయగలిగినవాడు మాత్రమే వాక్యార్థజ్ఞానమును పొందగలుగును. వాక్యార్థ జ్ఞాన రూపముగు తత్వజ్ఞానము యొక్క ఫలనుగు మోక్షము చూచుట తత్వజ్ఞానార్థదర్శనము. తత్వజ్ఞానమునకు ఫలమేదియో బాగుగా తెలిసి కొనినప్పుడే దాని విషయమున ప్రవృత్తి కలుగునని భావము. యమములలో అంతర్గతమగు అహింసయు నియమాంతర్గతమగు శౌచమును ఇచట చెప్పబడినది. కావున నియమయమాద్యాహ అనునప్పుడు అహింసాభిన్నములగు యమములు శౌచభిన్నములగు నియమములును గ్రాహ్యములు. సచసంతోషతపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః అను సూత్రమునందు చెప్పిన శౌచాదులు నియమములు. ఇవి జన్మహేతువగు కామ్యధర్మము నుండి మరల్చి మోక్షహేతువగు నిష్కామధర్మమునందు మానవుని నిలుపునుగాన నియమములని చెప్పబడుచున్నవి. శౌచము వెనుక వివరింపబడినది లభించిన దానితో తృప్తి చెందుట సంతోషము శరీరమును ఎండింపజేయుట తపస్సు. విధినోక్తేన మార్గేణ కృచ్ఛచాందాయనాదిభి శరీరశోషణం ప్రాహుహ తాపశాస్తప ఉత్తమం. శాస్త్రోక్తమార్గమున కృచ్ఛచాంద్రాయణాదివ్రతములనాచరించి శరీరమును శుష్కింపజేయుట ఉత్తమ తపస్సు అని తాపసులు చెప్పుదురు. పత్త వగుణము 185 అని యోగయాజ్ఞవల్క్యోక్తి స్వాధ్యాయ ఓంకార. గాయత్రీ మంత్రాదుల జపము ఈశ్వర ప్రణిధానం చెప్పబడినవి చెప్పబడనివి అగు అన్ని క్రియలను ఫలాపేక్షలేక పరమేశ్వరునికి సమర్పించుట. కామతో కామతో వాపి యత్కరోమి శుభాశుభం తత్సర్వం త్వయి విన్యస్య త్వత్ప్రయుక్త కరోమ్యహం. కామముతో కాని కామము లేకుండా కాని ఏ శుభాశుభ కర్మలను చేయుచున్నానో దాని నంతను నీయందే సమర్పించి నీచే ప్రేరేపింపబడిన వాడనే నేను చేయుచున్నాను అని చెప్పబడినది ప్రయత్న సంపన్నం కామేనోపహతం తపః అపి నతుష్టే మహేశస్య స్వలీఢమివ పాయసం. ఎంత ప్రయత్నముతో చేసిన తపస్సైనను అది కామముచే దూషితమైనచో కుక్కముట్టిన పాయసము వలె పరమేశ్వర ప్రీతికరము కాజాలదు అను శ్లోకమున. ఫలాభిసంధి తపోవినాశకరమని పెద్దలు చెప్పియున్నారు. ఈ ఐదును నియమములు. అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమ్మ అను సూత్రమునందు చెప్పిన అహింసాదులేదును యమములు. వాటిలో అహింస పూర్వమే వివరింపబడినది. ఎన్నడునూ అసత్యమును పలుకకుండుట సత్యము, పరధనమును అపహరింపకుండుట అస్తేయము, అష్టవిధములగు మైథునమును విడుచుట బ్రహ్మచర్యము. శరీరమాత్ర స్థితికి ఏవి ఆవశ్యకములో వాటిని మించిన భోగసాధనములను స్వీకరింపకుండుట అపరిగ్రహము. ఏ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధులకు యమములు మొదటనున్నవో ఆ ఆసనము మొదలు సమాధి వరకును ఉన్న యోగాంగములు యమాద్యాహలోని ఆదిపదముచే గ్రహింపబడును. శ్రీవి వేక చూడామణి 188. సకల శ్రేయస్సులకును మూల కారణమగు ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ పరభక్తి అనియు అపరభక్తి అనియు భక్తి రెండు విధములు. అపరభక్తికే సాధన భక్తి అని నామాంతరము. భక్త్యా సంజాతయా భక్త్యా బిభ్రత్యప్పులకాం తను అపరభక్తిచే కలిగిన పరభక్తిచే గగుర్పొడిచిన శరీరమును ధరించుచున్నారు అను భాగవత వాక్యం మిందులకు ప్రమాణము. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అను నవవిధ భక్తి పరమ ప్రేమరూపముగు పరభక్తికి సాధనము. ముముక్షుత స్వస్వరూప సాక్షాత్కారమును పొంది అవిద్యాకృతములగు అహంకారాది దేహాస్త బంధములను తొలగించుకొనవలే ననేడు ఇచ్ఛ. దైవి సంపత్తి అహగీతలోని షోడసాధ్యాయమున అభయం సత్వసం శుద్ధ్యహ ఇత్యాది శ్లోకములలో చెప్పబడిన దైవ సంపద. డోట్ అభయం సత్వసం శుద్ధి జ్ఞానయోగ స్థానయోగ వ్యవస్థిత్యహ దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ సప ఆర్జవం. అహింస సత్యమక్రోధ స్యాగః శాంతిరపేసునం దయాభూతేష్వ లోలుత్వం మార్దవం హ్రీరచాపలం. తేజః క్షమాధృత్యః శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. అభయమనగా ఇష్టవియోగమును అనిష్ట సంయోగమును కలిగించు హేతువులను చూచుటచే కలుగు ఏ దుహఖ భయము కలదో అటి భయము లేకుండుట లేదా శాస్త్రోక్త విషయములను సందేహ బుద్ధి లేకుండా అనుష్ఠించుటకై నిష్ఠ. సత్వసంశుద్ధి అంతఃకరణము చాలా నిర్మలముగనుండుట. చాలా నిర్మలముగనుండుట ఎనగా భగవత్తత్వము స్ఫురించుటకు యోగ్యముగనుండుట. శాస్త్రాచార్యోప 187. సత్వగుణము దేశముల ద్వారా ఆత్మతత్వమును తెలుసుకొనుట జ్ఞానము. తెలిసిన విషయముపై మనస్సును ఏకాగ్రముగా నిలిపి ఆ విషయము స్వానుభావములోనికి వచ్చినట్లు చేసుకొనుట యోగము. ఈ జ్ఞానయోగములు రెండింటియందునూ అధికముగా నిలిచియుండుట అనగా ఎల్లప్పుడూనూ వాటియందే మనస్సు నిలుపుట జ్ఞానయోగ వ్యవస్థితి. తన ద్రవ్యమును అధికారానుసారముగా సత్పాత్రలకు ఇచ్చుట దానము. బాహ్యేంద్రియ నిగ్రహము దమము. అగ్నిహోత్ర దశపూర్ణ మాసాదికము శృతివిహితమగు యజ్ఞము. దేవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్యయజ్ఞములను చతుర్విధ యజ్ఞము స్మృతివిహితము. స్వాధ్యాయ పదముచే బ్రహ్మయజ్ఞమును వేర్గచెప్పుటచే యజ్ఞం సద్దముచే పై యజ్ఞములకే గ్రహణము. స్వాధ్యాయమనగా అదృష్టము కొరకే ఋగ్వేదాధ్యధ్యయన రూపమ్మగు బ్రహ్మయజ్ఞము. శారీరాదిభేదముచే తపస్సు మూడు విధములు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయభ్యసనం చైవ వామ్యం తప ఉచ్యతే. మనః ప్రసాద సౌమ్యత్వం మానమాతృవినిగ్రహ ద్విత్యేతత్తపో మానస ముచ్యతే. భావసంశుద్ధి దేవతలను గురువులను జ్ఞానవంతులను పూజించుట శౌచము రజుస్వభావము బ్రహ్మచర్యము అహింస అననవి శారీర తపస్సు. ఇతరులను నొప్పింపనిదియు సత్యము ప్రియము హితము అగు వాక్యము స్వాధ్యాయాభ్యాసము అననవి వామ్మే తపస్సు. మనస్సు యొక్క నైర్మల్యము సౌమ్యత్వము మౌనము మనోనిగ్రహము భావశుద్ధి అననవి మానస తపస్సు అని త్రివిధములగు తపస్సులు చెప్పబడినవి. అర్జవం వక్రత్వము లేకపోవుట మనోవాక్కాయ 188 శ్రీవివేకచూడామణి ప్రవృత్తులు ఒకే విధముగనుండుటయ్యని తాత్పర్యము. పరులను పీడింపకుండుట అహింస చూచినట్లు చెప్పుట సత్యము. పరులు నిందించినను కొట్టినను వెంటనే కలిగిన కోపమును అప్పుడే శాంతిరపచేసుకొనుట ఆక్రోధము దానము వెనుక చెప్పబడినది గాన. త్యాగమనగా దుహక సంగమును విడుచుట శాంతిహ అంతరింద్రియ ముల నిగ్రహము. పైసిన మనగా పరదోషములను చాటుట అది లేకపోవుట అపైతునము. ప్రాణులు దుఃఖపడుచున్నప్పుడు వాటి దుహఖమును సహింపజాలకుండుట దయ. అలోలుత్వం ఇంద్రియములకు విషయములు సమీపమునందునను వికారము చెందకుంట అలోలుపత్వం అను పదములోని పకులోపము చేసి అలోలుత్వం అని ప్రయోగించుట అర్హము. లేదా అలోలుత్వం అని పాఠము. మృదుత్వం సాధుజనుల సంబంధమును పొందుటకు అర్హత కలిగియుండుట. హ్రీ అనగా అకార్యము చేయుటకు లజ్జ అచాపలం వ్యర్థచేష్టలు చేయకుండుట. ప్రాగల్భ్యం తేజస్సు స్త్రీ బాలాది మూఢజనులచే తిరస్కరింప శక్యము కాకుండుట అని యర్థము. సామర్థ్యమున్నను అవమానించిన వాని విషయమున కోపము కలుగకుండుట క్షమ. పుట్టిన కోపము వెంటనే శాంతించుట ఆక్రోధము అని ఈ రెండింటికి నిభేదము. దుహఖాదులచే కృంగిపోవుచున్న చిత్తమును స్థిరముగా నిల్పుట ధృతి. బాహ్యాభ్యంతర శుద్ధి శౌచము. పరులను హింసింపవలే నను అభిప్రాయముతో శస్త్రాదులను గ్రహింపకుండుట అద్రోహము. నేను ఎంతయు పూజ్యుడను అను భావనకు అతిమానిత అని పేరు. అది లేకపోవుట నాతిమానిత. దానిచే దాని కార్యములగు పూజ్యుల విషయమున నమ్రత్వము మొదలగునవి గూడా గ్రహింపబడును. పుణ్యకర్మచే శరీరారంభకాలమునందు అభివ్యక్తమైనదియు దేవతలకు యోగ్యమైన సాత్విక శుభవానన రూపమును అగు సంపత్తిని పొంది జనించిన పురుషునకు అభయము మొదలగు ఈ 26 ధర్మములను కలుగును.